ప్రతీపముపమానస్య కైమర్థ్యమపి మన్వతే దృష్టం చేద్వదనం తస్యాః కిం పద్మేన కిమిందునా ఇతి కువలయానందే షోడశ శ్లోక ప్రతీపాలంకారస్యాంతిమం ప్రభేదం ప్రదర్శయన్. అత్ర ఉదాహరణం పునరేవ ఈక్షంతాం దృష్టం చేద్వదనం తస్యాః కిం పద్మేన కిమిందునా ఇతి కైమర్థ్యవర్ణనం శ్రూయతే తేన క్షమత్కారః వర్ధతే కైమర్థ్య సూచనేన. సాధారణోపమాయాః అపేక్షయా ప్రతీపాలంకారేషు క్షమత్కారస్య మాత్రా అధికా భవతి ఇతి స్పష్టం జ్ఞాయతాం.